विष्णुचित्तात्मजागोदा श्रीधन्वीपुरवासिनी प्रिया श्रीरङ्गनाथस्य सा नो रक्षतु सर्वदा। वों श्रीमत्यै गोदादेव्यै नमः। ఈరోజు పాసురం అంగణ్ పాసురం యొక్క తాత్పర్యం. సుందరము విశాలమును అగు ఈ భూమండలమంతయును పాలించిన రాజులు తమను జయించిన సార్వభౌముని సింహాసనం కింద గుంపులుగా చేరినట్లు మేమును మా అభిమానము భగ్నము కాగా వచ్చి నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరి ఉన్నాము. నోళ్లు తెరుచుకొనిన మువ్వల ముఖం వలెనను, అరవెరిసిన కెందామరల వలెనను, ఎర్రగా ఉన్న నీ కన్నులను మెల్లగా విప్పి మాపై వాత్సల్యమును ప్రసరింపచేయుము. సూర్యచంద్రులిరువురును ఒక్కమారు ఆకాశమున ఉదయించినట్లుండు నీ రెండు నేత్రములతో మమ్ము కటాక్షించిన ఎడ మా ప్రారంధము కూడా నశించిపోవును. ఆ గామిసంచిత కర్మల సంగతి వేరుగా చెప్పనేలా. సమస్త పరివారాయ, సర్వదివ్య మంగళ విగ్రహాయ, శ్రీమతే నారాయణాయ నమః. ఓం శ్రీమత్యై విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం.